శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి ఆత్మరక్ష నమ పాపశిక్ష నమో విశ్వకర్త నమో విశ్వభర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాధినాథ మహాభూత భేదంబులు నీవయై బ్రోవు మెల్లప్పుడు భాస్కర హస్కర సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి పద్మిని వల్లభ వల్లకీ గానలోల త్రిమూర్తి స్వరూప విరూపాక్ష నేత్ర మహాదివ్య గాత్ర అచింత్యావతార నిరాకార ధీరా పరాకయ్య ఓయయ్య దుర్దాంత నిద్ధూత తాపత్ త్రయాభీలదావాగ్నిరుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్యనీకం బులందాకి ఏకాకినై చిక్కి ఏ దిక్కును గానగలేకయున్నాడ నీవాడనో తండ్రి సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి జగీయమానా కటాక్షం బులన్ నృపా దృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రాదివంద్య జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవయ్యుడి చండాంశు సారథ్యమంగంటి నాకుంటి అశ్వంబులేడింటి చక్రంపును దల్చిత్రోలంగ మార్తాండ రూపుండవై చండవ రాక్షసాధీశుల కాంచి కర్మానుసారాగ్రదోషం బులం దృచి కీర్తి ప్రతాపం బులం మించి నీదాసులం గల్చి ఇష్టార్థముల్ పూర్తువో సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి వేల్ప మహాపాప కర్మాలకున్నాలయంబైన ఈ దేహభారం బభారం బుగానీక శూరోత్తమ ఒప్పులన్ తప్పులన్ నేరములుమాని పాలింపవే పట్టి నీ కీర్తి కీర్తి ఉపనే నేర్తున ద్వాదశాత్మ దయాళుత్వము దత్ చూపి నాత్మభేదం బులం బాపి పోషింప నీవంతు నిన్ను ప్రశంసింప నా వంతు ఆశేష భాషాధిపుల్ కానగలేరు నీ దివ్య రూప ప్రభావం బుకానంగనేనంత ఎల్లప్పుడూ స్వల్ప జీవుడనవుదు మహాకష్టుడన్ నిష్టయం లేదు నీ పాద పద్మం బులే సాక్షి దుశ్చింతల బాపి నిశ్చింతు గంజేయవే కామితార్థ ప్రదా సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టు కట్టి మూడక్షరాల స్వరూపంబు నీదండ కౌబింబహింద్రాయ కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్థముల్ కొంగు బంగారు తంగేడు దుల్లై ఫలించు మహాదేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమః.